పరశురామకృత స్తోత్రం బాల.com 7వ సర్గా సయేవ విష్ణుస్త్వం రామజాతోసి బ్రహ్మణార్థితః మైస్థితంతు త్వత్తే జస్త్వయేవ పునరాహృతం అద్యమే సఫలం జన్మ ప్రతితోసి మమ ప్రభో బ్రహ్మాదిభరలభ్యస్త్వం ప్రకృతేః శార్గోమతః త్వయి జన్మాదిషడ్భావా నా సస్త్యజ్ఞాన సంభవా నిర్వికారోసి పూర్ణస్త్వం గమనాది వివర్జితః యథా జలే ఫెనజాలం ధూమో వహనౌ తథా త్వయి త్వదాధార త్వద్విషయా మాయాకార్యం సృజత్య హే యావన్మాయావృతాలో కాస్తావత్వాం న విజానతే అవిచారిత సిద్ష్కా విద్యా విద్యా విరోధిని అవిద్యాకృత దేహాది సంఘాతే ప్రతిబింబిత చిచ్ఛక్తి జీవలోకేస్మిన్ జీవ ఇత్యభిధీయతే యావద్దేహమన ప్రాణ బుద్ధ్యాదిష్వభిమానవాన్ తావత్కర్తృత్వ భోక్తృత్వ సుఖదోహఖాది భాగ్భవేత్ ఆత్మన సంస్కృతిర్నాస్తి బుద్ధేర్ జ్ఞానం నజాత్వితి అవివేకాద్వయం యుక్త్వా సంసారీతి ప్రవర్తతే జడస్య చిత్ సమాయోగా చిత్వం భూయాచిత్తేస్తథా జడసంగార్జడత్వం హి జలాగ్న్యోర్మేళనం యథా యావత్త్వత్పాదభక్తానాం సంగసౌఖ్యం నవిందతి తావత్ సంసారదుఃఖౌ ఘాన్న నివర్తే నరస్సదా సత్సంగలబ్ధయా భక్త్యాయదాత్వాం సముపాసతే తదా మాయా సనయజ్ఞాతి తానవం ప్రతిపద్యతే తతస్త్వజ్ఞాన సంపన్న సద్గురుస్తేన లభ్యతే వాక్యజ్ఞానం గురోర్లబ్ధ్వా త్వత్ప్రసాదాద్ విముచ్యతే తస్మాత్వద్భక్తి హీనానాం కల్పకోటి శతైరపి నముక్తి శంకా విజ్ఞాన శంకానేవ సుఖం తథా అతస్త్వత్పాదయగాళే భక్తిర్మే జన్మ జన్మని 37 38 39 40 41 మతాం సంగో విద్యాయాభ్యాం వినశ్యతి 42 లోకే త్వద్భక్తి నిరతాస్త్వధర్మామృత వర్షిణః పునంతిలో మఖిలం కిం పునఃస్వకులోద్భవాన్ నమోస్తు జగతాంనాథ నమస్తే భక్తి భావన నమః కారుణికానంత రామచంద్ర నమోస్తు తే దేవేద్యత్కృతం పుణ్యం మయాలోక జగీష్యా తత్సర్వం తవ బాణాయ భూయాద్రామ నమోస్తు తే 43 44 45 శ్లోకం 29 నుంచి 45 వరకు ఆ తాత్పర్యము తాహా ఆ విష్ణువు నీవే బ్రహ్మనిను ప్రార్థించగా అవతరించావు నాలోని శక్తి నంతయు నీవే తీసుకున్నావు నేడు నా జన్మ సఫలమైనది నీవు జగత్ప్రసిద్ధుడవు బ్రహ్మాదులకు కూడా దొరకవు ప్రకృతికి పరుడవు అజ్ఞానం వల్ల కలిగే షడ్భావ వికారములు నీకు లేవు నిర్వికారుడవు పరిపూర్ణడవు నడచుట మున్నగు క్రియలు లేవు నీళ్లలోని నురుగులాగా అగ్నిలోని పొగలాగా నీపై ఆధారపడి నీకు గోచరమైన మాయ నీష్టానుఫారము నీవనుకున్న దానిని సృష్టిస్తుంది ఎంతవరకు నీమాయచేజను 30 లుకప్పబడి ఉంటారో అంతవరకు వారు నిన్ను తెలుసుకోలేరు శాస్త్ర విచారము అభ్యాస వైరాగ్యాలు లేనందున ఆమాయపోదు విద్యచ నశించుట చేతను జ్ఞానమునకు విరోధి అయినందువలనను ఆ విద్య అని చెప్పబడుచున్నది అవిద్యచే కల్పితమై దేహాద్యవచ్ఛిన్నమైన అంతఃకరణమునందు ప్రతిబింబితమైన చైతన్యమే జీవుడని చెప్పబడును ఆ జీవునకు దేహాదులందు అహంకార మమకార అభిమానములుండు వరకు దేహాదుల కర్తృత్వ భోక్తృత్వములును సుఖదోహఖాదులను కలుగుచుండును ఆత్మకు సంస్కృతి కర్తృత్వాది సంసారము లేదు అంతఃకర ఆమునకు జ్ఞానము లేదు ఇందువలన విచారము లేనందున అవివేకము వలన 2ను చేరి జీవుడని ప్రవర్తించుచున్నది నీటికిని అగ్నికిని సంబంధము కలిగినవుడు నీరు వేడిగా ఉన్నట్లు తోచినట్లు అంతఃకరణమునందు ఆత్మ సంబంధమైన జ్ఞానము తోచుచున్నది అట్లే జడమైన అంతఃకరణము యొక్క సంబంధము వలన ఆత్మయందు సుఖదుహఖాదులు కలుగుచున్నవి మనుష్యుడు నీభక్తుల సహవాసము పొందువరకు అతనికి దుహఖము తప్పదు సత్పురుషుల సాంగత్యముచ్చే నీ భక్తిని పొంది నిన్ను శాసింకు జనులకు మాయక్రమముగా నశించి తానవం కృశత్వము పొందుచున్నది. అటుపిమ్మట వానిచేత నీ యొక్క జ్ఞానముతో కూడిన మంచి గురువు పొందబడుచున్నాడు. ఆచార్యుని వల్ల మహావాక్యముల జ్ఞానమును నీలను గ్రహము చేపొంది మోక్షమును పొందుచున్నాడు. అందువల్ల నీ ఎందలి భక్తి లేనివానికి ఎన్ని కల్పములకోగాని మోక్షముగాని జ్ఞానముగాని సుఖముగాని కలుగుననే ఆశ కూడా లేదు. అందువల్ల నాకు ప్రతి జన్మమునందును నీపాదయుగళలందు భక్తి కలుగక దానికి కారణమైన నీ భక్తుల సహవాసము కలుగుగాక ఈరింటివల్ల అజ్ఞానము నశించును. నీయందు భక్తిగలవారలై నీ ధర్మమైన తత్వజ్ఞానము నెలకకుపదేశించు మహానుభావులు లోకమునంతటినీ పవిత్రము చేయుచున్నారు. ఇకతమ వంశస్థుల పవిత్రుల చేదురని చెప్పవలసిన పనిలేదుగదా. జగన్నాథ నమస్తే భక్తి చే ధ్యానింపబడువాడా. నమస్తే దయానిధి, నమస్తే అనంత రామచంద్ర, నమస్తే రామ. నేనిది వరకు లోకములు జయింపగోరి ఏ పుణ్యములను చేసితినో ఆ పుణ్యమంతయు నీ బాణమునకు లక్ష్యము గావింపుము. నీకు నమస్కారము. అంత భగవంతుడును కరుణామయుడును అగు శ్రీరాముడు పరశురాముని ఎడ ప్రసన్నుడైట్లనియే నీవు నీ మనస్సున కోరినదంత ఇచ్చెదను. ఈ విధమున సందేహింపకుము అంత భార్గవుడు సంప్రీతి చెంది రామసేతో ఇట్లనియే నీ భక్తులతోడి సహవాసము నీపాదములందు దృఢభక్తి నీయమ్మ. భక్తిహీనుడు కూడా ఈ స్తోత్రమును పఠించిన చొవ్వానికి భక్తియు విజ్ఞానమును అంత్యకాలములో నీస్మరణము కలుగుగాక. పరశురాముడు శ్రీరాముని అనుజ్ఞతో మహేంద్రగిరికి పోయెను. తదుపరి దశరథుడు సపరివారముగా సకుటుంబముతో అయోధ్యకు చేరుకొనెను. శ్రీరాముడు మాతా పితరులను సేవించుచు సీతాదేవితో కూడి ఆనందముగా కాలము గడుపుచుండెను. కొంతకాలమునకు కైకేయి సోదరు డగు యుధాజిత్తుతో దశరథుడు భరత్శత్రుఘ్నులను పంపెను. శ్లో సాకేతే లోకనాథ ప్రథిత గుణగణాలొక సంగీత కీర్తిహ శ్రీరామస్సితయాస్తేఖిల జననీ కరానంద సందోహమూర్తి. నిత్యశ్రీ నిర్వికారో నిర్వధి విభవో నిత్యమాయా నిరాసో మాయా కార్యాను సారిమను జైవ సదాభాతిదే వోఖిలేశః. తా పరమేశ్వరుని యందుగల ప్రసిద్ధ గుణసమూహమంతయు కలిగినవాడును సర్వజనుల చేతను కీర్తింపబడువాడును. పరమానంద స్వరూపుడును అగు శ్రీరామచంద్రుడు అయోధ్యలో సీతదేవి సమేతముగా విహరించుచున్నాడు. రాముడు నిత్యమంగళయుక్తుడు, నిర్వికారుడు, అపారమహిమాన్వితుడు, మాయావీరుడు, మాయాకార్యములకు సత్తా స్ఫూర్తులను కలిగించువాడు. అయినను లోకహితార్థము మానవ శరీరము ధరించి శ్రీరాముడుగా అవతరించియున్నాడు.